కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. అందుకుందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. బంధాలను అల్లుకుందాము, దెందాలు పాలించగా. నా కంటి